కళలలో పండి కలత తీర్చి కలిమి పెంచి బ్రోచే ప్రభువై కరుణయై పారి వరదయై మీరి కావరావా దేవదేవ గురు గురు గురువై నిన్నంచి నేను పాడే గీతమే నీలోనే ఐక్యముందే భావమే నిన్నంచి నేను పాడే గీతమే నీలోనే ఐక్యముందే భావమే కల్పనై పొంగెనే కవితయే సాగెనే ఎందునా నిండెనే చందమై భోగెనే నీ మధుర నామం సావమే నిన్నంచి నేను పాడే గీతమే నీలోనే ఐక్యముందే భావమే ఎదలోనే పొందే దివ్య దర్శనం ఎన్నెన్నో జన్మల పుణ్య సాధనం ఎదలోనే పొందే దివ్య దర్శనం ఎన్నెన్నో జన్మల పుణ్య సాధనం గర్వమేలేదయ సర్వమూ నీదయ ఇతరమే కోరము నీదయే చాలు నీ పారసేవే నా భాగ్యము నీ వసతి వరణే ఆరోగ్యము నీ పూజ కోసమే కదా జన్మ నిన్నంచి నేను పాడే గీతమే నీలోనే ఐక్యముందే భావమే నీ నివాసయోగ్యమైన కారణం నీ చరణ స్పర్శ వలన పావనం నీ నివాసయోగ్యమైన కారణం నీ చరణ స్పర్శ వలన పావనం నీతియే జ్యోతియై దారిలో దీపమై నీదీ చేర్చగా భక్తియై నావయ్యై భవజలధిరాజే నవ మార్గమై సుఖశాంతి నిచ్చే భూస్వర్గమై నీ రూపమంది నిలిచి శబరిగిరివై నిన్నంచి నేను పాడే గీతమే నీలోనే ఐక్యముందే భావమే నిన్నంచి నేను పాడే గీతమే నీలోనే ఐక్యముందే భావమే కల్పనై పొంగెనే కవితయే సాగెనే ఎందునా నిండెనే చందమై భోగెనే నీ మధుర నామం సావరే నిన్నెంచి నేను పాడే గీతమే, నీలోనే ఐక్యముందే భావ.